149 కళానాథముఖి సం భా కళానాథముఖి కళాః చతుఃషష్టి కళాః నాథేతి ప్రేరేతీతి కళానాథః నిహస్వసితా మేతగృగ్వేదో యజుర్వేదః సామవేదః ఇత్యాది శ్రుతేః శాస్త్రయో నిత్వాత్ ఇతి న్యాయచ్చ తాదృశం ముఖం వదనం యస్యాః నేతి 227 శంకర గ్రంథరత్నావళి తథా కళానాథశ్చంద్ర ఇవ యస్యాః నేతి వా ఓం కళానాథముఖ్యై నమః ఆం వి పరమేశ్వరుడు చతుఃషష్టి కళలను ప్రేరేపించునుగాన కళానాథుడనబడును నేహస్వసిత మేతత్ అనుచు ఋగ్వేద యజుర్వేద సామవేదములు పరమేశ్వరుని నేహస్వసీతములని శృతి చెప్పుచున్నది శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మమాత్రము తాదృశ చతుఃషష్టి కళ ప్రేరకమైన ముఖార విందము గలదిగాన శ్రీరాజరాజరాజేశ్వరిని జేశ్వరిని కళానాథముఖ ఎనుచు ఉపాసకులు ఆనందపరవశులై గానము చేయుచుందురు అథవా కళానాథుడనగా చంద్రుడు చంద్రుని వంటి షోడశకళ పూర్ణమైన సుందరణ గణము గలదిగాన దేవి కళానాథముఖి ఎని స్తుతింపబడుచుండును.